పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ హ్యాపీ, బేబీకి బెంజ్ ఉంటే హ్యాపీ, బాబుకి రేంజ్ ఉంటే హ్యాపీ, బాబుకి ఏజ్ అయితే హ్యాపీ, వయ్యారికి డాష్ ఇస్తే తను థ్యాంక్ యూ అంటే సో హ్యాపీ, థియేటర్ లో ప్యారి నీపై చెయ్యేస్తే ఫుల్ హ్యాపీ, బ్రదర్స్ లేని ఫిగర్ కి నువ్వే లవర్ ది అయితే భలే హ్యాపీ, కలర్స్ చిమ్మే కసక్కు నీకే చమక్కులిస్తే యమ హ్యాపీ హ్యాపీ, పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ. సిగ్నల్ ఇస్తే హ్యాపీ, స్వీటీ డాడీ ఎస్పి అయితే బీపీ హ్యాపీ, బీపీ హ్యాపీ, బ్యూటీ పార్టీ కొచ్చిందంటే హ్యాపీ, నెక్స్ట్ డే పార్టీ మారిస్తే అన్హ్యాపీ, చెల్లెలేమో ఫ్రెండ్స్ వచ్చారని చెవిలు చెబితే వెరీ హ్యాపీ, వెళ్ళి చూస్తే ఆ ఫ్రెండ్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ అయితే నీకు టోపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ, పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ హ్యాపీ. లవ్లో లాజిక్ల గురించి భలే చెప్పావు గురు. ఈ లాజిక్లన్నీ మీ వరకు, నా వరకు మాత్రం హ్యాపీ, ప్రేగసి లేకుంటే హ్యాపీ, ప్రేమలో పడకుంటే హ్యాపీ, ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ హ్యాపీ, సోలో లైఫ్ ఉంటే హ్యాపీ, సింగిల్ గా ఉంటే హ్యాపీ, స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ, పాకెట్ మనీ ఖర్చే లేదు, బిల్డప్ అవసరమే లేదు, వెయిటింగ్ చేసే ఛాన్సే లేదు, చాకిరి చేసే శ్రమ లేదు, అదుర్సు అంటూ బెదుర్సు అంటూ అందాన్ని పొగిడే పని లేదు, అశాంతి లేదు, హెడేక్ లేదు, విశ్రాంతి గడ్డే ఇక లేదు, హ్యాపీ ప్రేయసి లేకుంటే హ్యాపీ, ప్రేమలో పడకుంటే హ్యాపీ, ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ.